ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 16వ భాగం. ఇంతవరకు వాయువులో రేణువులన్నీ ఒకే వేగం వద్ద కదులుతాయని అనుకున్నాం, కానీ వాస్తవంలో అలా జరగదు. ఆదిలో రేణువులన్నిటి వేగం ఒకటే అనుకున్నా అవి ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉన్నప్పుడు వాటి మధ్య ద్రవ్యవేగం యొక్క వినిమయం జరుగుతూ ఉంటుంది. కనుక వాటి మొత్తం ద్రవ్యవేగంలో మార్పు రాకున్నా వాటి వేగాలలో గొప్ప వైవిధ్యం వ్యాప్తి ఏర్పడుతుంది. వివిధ ఉష్ణోగ్రతల వద్ద రేణువుల వేగం యొక్క విస్తరణ ఎలా ఉంటుందో తెలిపే ఒక సమీకరణాన్ని మాక్స్వెల్ నిరూపించాడు. వేగంలో విస్తరణ ఉన్నప్పుడు గతిశక్తిలో కూడా విస్తరణ ఉంటుంది. కనుక సగటు వేగం తెలిస్తే మాక్స్వెల్ సమీకరణం సహాయంతో సగటు గతిశక్తిని కూడా లెక్కించవచ్చు. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బాగా తక్కువ గతిశక్తి గల రేణువులు ఉంటాయి, బాగా ఎక్కువ గతిశక్తి గల రేణువులు ఉంటాయి. కానీ వాటి సగటు గతిశక్తి మాత్రం నిరపేక్ష ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో మారుతుంది. కనుక వాయుచలన సిద్ధాంతం ప్రకారం ఒక వాయురాశి యొక్క అంతరంగ శక్తి ఆ వాయురాశిలోని రేణువుల గతిశక్తి యొక్క మొత్తంతో సమానం. అలాగే వాయువు యొక్క నిరపేక్ష ఉష్ణోగ్రత అంటే ఆ వాయురాశిలోని రేణువుల సగటు గతిశక్తి యొక్క ఒక కొలమానంగా అర్థం చేసుకోవచ్చు. వాయుచలన సిద్ధాంతం నిరపేక్ష సున్నా ఉష్ణోగ్రత అన్న భావనకి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. లుసాక్ నియమం ప్రకారం నిరపేక్ష సున్నా ఉష్ణోగ్రత అంటే వాయురాశి యొక్క ఆయతనం సున్నా అయ్యే ఉష్ణోగ్రత అన్న అర్థం వస్తుంది. కానీ వాస్తవంలో నిరపేక్ష సున్నా ఉష్ణోగ్రతను చేరే లోపే వాయువు ద్రవీభవించటమో ఘనీభవించటమో జరుగుతుంది. కనుక గే లుసాక్ నియమం ఇక వర్తించదు. నిరపేక్ష సున్నా ఉష్ణోగ్రత వద్ద వాయురేణువుల గతిశక్తి పూర్తిగా సున్నా కాదు, కానీ ఒక కనీస విలువను చేరుకుంటుంది. అంతకన్నా తక్కువ గతిశక్తిని సాధించటం సాధ్యం కాదు, ఎందుకంటే అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండటం అసంభవం. తర్వాత అంశం వాస్తవ వాయువులు. బాయిల్ నియమం కనుక్కోబడ్డ నాటి నుండి ఓ 3 శతాబ్దాల కాలం పాటు ఆ నియమం శాస్త్రవేత్తలకి శిరోధార్యం అయ్యింది. కానీ చిక్కేమిటంటే వాటిలో మొదటి 2 శతాబ్దాల కాలం అది పూర్తిగా ఖచ్చితమైన దోషరహితమైన నియమం అన్న తప్పుడు నమ్మకం ఉండేది. కానీ బాయిల్ నియమం పూర్తిగా సరికాదని, అదొక ఉజ్జాయింపు మాత్రమేనని స్పష్టీకరించిన వాడు ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ విక్టర్ రెనాల్ట్. 1850లలో ఇతగాడు వాయువులతో ఎన్నో ప్రయోగాలు చేశాడు. వివిధ వాయువులను తీసుకుని ఉష్ణోగ్రతని స్థిరంగా ఉంచి పీడనాన్ని మారుస్తూ వాటి ఆయతనాన్ని కొలుస్తూ వచ్చాడు. అనుకున్నట్లుగా పీవీ పూర్తిగా నిశ్చలంగా లేదు. అధిక పీడనాల వద్ద పీవీ విలువలో అనుకోని మార్పులు కనిపించాయి. 1000 వాతావరణాల పీడనం వద్ద పీవీ విలువ, 1 వాతావరణం పీడనం వద్ద పీవీ విలువకి 2 రెట్లు ఉండటం కనిపించింది. మరీ అంత విపరీతమైన పీడనం వద్ద కాకుండా మధ్యంతర పీడనాల వద్ద కూడా పీవీ విలువలో 5% వరకు తేడా కనిపించింది. అంతేకాక వాయువుకి వాయువుకి మధ్య కూడా ఫలితాలలో వ్యత్యాసం కనిపించింది. 100 వాతావరణాల పీడనం వద్ద హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ వాయువులు పెద్దగా దోషాన్ని చూపించలేదు, కానీ కార్బన్ డైఆక్సైడ్ ప్రవర్తనలో చాలా దోషం కనిపించింది. మరి బాయిల్ నియమాన్ని వాయుచలన సిద్ధాంతం నుంచే వ్యుత్పన్నం చేశాం కదా, మరి వాయుచలన సిద్ధాంతంలోనే దోషం ఉందా? లేదు, వాయుచలన సిద్ధాంతం నుంచి బాయిల్ నియమాన్ని వ్యుత్పత్తి చేస్తున్నప్పుడు గణితం సరళంగా ఉండాలని కొన్ని నమ్మకాలని మనం ప్రవేశపెట్టాం. వాస్తవ వాయువుల విషయంలో ఆ నమ్మకాలు నిజం కావని తర్వాత తెలిసింది. ఉదాహరణకి వాయువులో రేణువుల మధ్య ఏ విధమైన ఆకర్షణ శక్తి ఉండదని అనుకున్నాం, కానీ అది పూర్తిగా నిజం కాదు. వాయువులోని అణువుల మధ్య బలహీనమైన ఆకర్షణ శక్తి ఉంటుంది.